శ్రీరామాష్టోత్తర శతనామ స్తోత్రం. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః జానకీ వల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః. సర్వదేవస్తుతా సౌమ్యో బ్రహ్మణ్యో ముని సంస్తుత మహాయోగి మహేదారః సుగ్రీవేప్సిత రాజదః సర్వపుణ్యాధిక ఫలస్మృత సర్వాఘనాసనః ఆదిపురుషః పరమపురుషో మహాపురుష ఏవ చ. విశ్వామిత్ర ప్రియో దాస్త శరణ త్రాణ తత్పరః వాలి ప్రవధనో వాగ్మీ సత్య వాక్సత్య విక్రమః సత్యవ్రతో వ్రతధర సదా హనుమదాశ్రయః కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధ పండితః విభీషణ పరిత్రాత హర్కోదన ఖండనః సప్త తాళ ప్రభేత్త చ దశగ్రీవ శిరోహరః జామదగ్న్య మహాదర్ప దళనస్తాటకాంతకః వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజం దూషణత్రీ శిరోహంత. త్రిమూర్తి స్త్రిగుణాత్మక త్రివిక్రమ స్త్రీ లోకాత్మ పుణ్య చారిత్ర కీర్తన త్రిలోక రక్షకోధన్వీ దండ కారణ్యవర్తన అహల్యా శాపశమన పితృభక్తో వరప్రదః జితేస్థియోజిత క్రోధోజిత మిత్రో జగద్గురుః రుక్షవానర సంఘాతి చిత్రకూట సమాశ్రయః జయంత త్రాణవర్ధః సుమిత్రా పుత్ర సేవితః సర్వదేవాది దోవశ్చ మూతవానర జీవనః మాయామారి చ హంతా చ మహదేవో మహాభుజః. పుణ్యోదయో దయాసారః పురాణ పురుషోత్తమః స్మితవక్త్ర మితభాషీ పూర్వభాషీ చ రాఘవః అనంతగుణ గంభీరో ధీరోదాత్త గుణోత్తమః మాయామానుషా చారిత్రో మహదేవాది పూజితః సేతు కృష్ణాత వారాసి. సర్వతేన మయోహర శ్యామాంగ సుందర సుర పీతవాస ధనుర్ధర సర్వ యజ్ఞాధిపోయజ్వా జరామరణ వర్ణిత శివలింగ ప్రతిష్టాత సర్వావగుణు వర్ణిత పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానంద విగ్రహ పరం జ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పర పరేశః పారగ పారః సర్వదేవాత్మక పరః. ఇతి శ్రీరామష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం.